మెదడు పుస్తకం 7వ భాగం. అయితే మెస్మర్ బొత్తిగా మోసగాడు కాడు. మితిమీరిన ఉత్సాహంతో తన పద్ధతులతో ఎలాంటి రోగాన్నైనా నయం చేయగలనని అనుకోవడమే అతడు చేసిన పొరపాటు. మెస్మర్ తరువాత ఆ మెస్మరిజాన్ని అభ్యసించిన వాళ్ళు లేకపోలేదు. 1841లో జేమ్స్ బ్రైడ్ అనే స్కాటిష్ వైద్యుడు మెస్మరిజం మీద ఓ ప్రదర్శన కూడా ఇచ్చాడు. అందులో ఏదో ప్రభావం ఉండి ఉండవచ్చని అతడి నమ్మకం. ఆ పద్ధతి వల్ల రోగులు నయం అవుతున్న సందర్భాలలో ఆ పద్ధతులు మెదడు మీద ప్రభావం చూపిస్తున్నాయేమోనని అతడి ఆలోచన. బ్రైడ్ మనసు యొక్క ఓ ప్రత్యేక లక్షణాన్ని కనుక్కున్నాడు. అవిశేషంగా అదే పనిగా కలిగే ఓ అనుభూతి మీద రోగిని తన మనసు లగ్నం చేయమన్నప్పుడు కాసేపయ్యాక రోగి మనసు అలసట చెందుతుంది. ఆ అంశం మీద ధ్యాస సన్నగిల్లుతుంది. చుట్టూ ఉన్న అంశాల మీద ధ్యాస సన్నగిల్లి రోగి ఒక విధమైన నిద్రావస్థలోకి జారుకుంటాడు. ఈ పద్ధతికి బ్రైడ్ హిప్నాటిజం అని పేరు పెట్టాడు. ఇది గ్రీకు భాషలో నిద్ర అన్న అర్థం గల పదం నుండి వచ్చింది. అయితే హిప్నాటిజం వల్ల కలిగేది నిజమైన నిద్ర కాదు. ఎందుకంటే హిప్నాటిజంలో ఉన్న వ్యక్తికి అవతల వారు అంటున్న మాటలు వినిపిస్తాయి. సచేతనమైన మనస్సుని నిద్రపుచ్చినప్పుడు అడుగున ఉన్న అచేతనమైన మనస్సు బయట నుండి వచ్చే సూచనలని శ్రద్ధగా ఆలకిస్తుంది. సచేతనమైన మనస్సు కన్నా అచేతనమైన మనస్సు ఆ సూచనలని మరింత గాఢంగా నమ్ముతుంది. కనుక మెదడు మీద ప్రభావం చూపించి రోగాన్ని నయం చేయగలిగినప్పుడు హిప్నాటిజంకి లోనైన మనిషికి ఇచ్చే సూచనలకి వ్యక్తి మీద మరింత గాఢమైన ప్రభావం ఉంటుంది. మానసిక రోగాన్ని నయం చేయడానికి వైద్యులు హిప్నాటిజంని ఓ సాధనంగా వాడసాగారు. అలాంటి వారిలో ఆస్ట్రియాకు చెందిన జోసెఫ్ బ్రాయర్ కూడా ఉన్నాడు. 1880లో అతడు ఓ విచిత్రమైన విషయం గుర్తించాడు. హిప్నాటిజంకి లోనైన వ్యక్తికి మామూలు స్థితిలో జ్ఞాపకం రాని ఎన్నో విషయాలు జ్ఞాపకం రావటం అతడు గుర్తించాడు. ఆ జ్ఞాపకాలు మనస్సులో అచేతనమైన పొరలలో మరుగుపడి ఉన్నాయి. రోగిని ఇబ్బంది పెట్టే బాధ పెట్టే జ్ఞాపకాలు కనుక అవి మామూలు స్థితిలో బయటికి రావటం లేదని అతడు గ్రహించాడు. ఈ అచేతనమైన జ్ఞాపకాలు ఆలోచనలు రోగి మీద అనుకోని ప్రభావాన్ని చూపించి విచిత్రమైన రీతులలో అతడి ప్రవర్తనని మారుస్తుంది. రోగి హిప్నాటిక్ స్థితిలో ఉన్నప్పుడు ఆలోచనలని జ్ఞాపకాలని అతడి చేత వ్యక్తం చేయిస్తే తిరిగి మామూలు స్థితికి వచ్చాక కూడా ఆ భావాలని ఆలోచనలని గుర్తుపెట్టుకోమని చెప్తే రోగికి తన విచిత్రమైన ప్రవర్తనకి కారణం అర్థమై తన పద్ధతిని మానుకుంటాడని బ్రాయర్ అభిప్రాయం. బ్రాయర్ ఈ సంగతులు అన్నీ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మరో ఆస్ట్రియన్ వైద్యుడితో చర్చించాడు. 1887లో ఫ్రాయిడ్ ఈ హిప్నాటిజం పద్ధతిని తన రోగుల మీద ప్రయత్నించి అది బాగా పనిచేస్తోందని గుర్తించాడు. అయితే తరువాత 1890లలో హిప్నాటిజం ప్రమేయం లేకుండా కూడా మంచి ఫలితాలు సాధించవచ్చని కనుక్కున్నాడు ఫ్రాయిడ్. రోగిని ఊరికే తనకు నచ్చిన విషయాల గురించి స్వేచ్ఛగా మాట్లాడనిచ్చేవాడు. ఈ పద్ధతిలో ఒక జ్ఞాపకం మరో జ్ఞాపకాన్ని గుర్తు చేసే క్రమంగా మనసు పొరలలో దాగి ఉన్న జ్ఞాపకాలు ఒక్కటొక్కడిగా బయటపడతాయి. ఈ పద్ధతికి ఫ్రీ అసోసియేషన్ అంటే స్వేచ్ఛాయుత అనుసంధానం అని పేరు.